అథ ఆరణ్యవేదగానే అర్కపర్వ ప్రారంభః. ఓం యద్యాయే సాదం భో మే రోత యో వా నవాజ్రం సంగోజాణ హౌ హౌ హౌ వాతమారే హౌ హౌ హౌ విషం విషంహజ హౌ హౌ హౌ అశ్వాశుసోమతే హౌ హౌ హౌ యువతిష్టాకుమారిణే హౌ హౌ హౌ సోమ హౌ హౌ హౌ జ్యోతి హౌ హౌ హౌ ఇంద్రతాతం జయ శాతం భో మే రుద ఓదాయ ధ్యాయ ఓహ శుభశుభాశుభమగ్రాన్ పిబాసు జనదిన మా స్వాయ ఆగమద Yeah. జయస్థాదిదం అస్మాంగవందతే ధియా సవేదింద్రామం వాసో బంబోడు మధ్యామ సద్రావేశోర్ణత ఔహ బృహద్వామం యానశ్చిద్రాభవాహద బృహద్వామం బృహద్వామం బృహద్వామం బృహద్వాసేవం బృహద్వాసేవం బృహద్వాసేవం బృహదంతరిక్షం బృహదంతరిక్షం బృహదంతరిక్షం బృహద్దివం బృహద్దివం బృహద్దివం బృహద్వామం బృహద్వామం బృహద్వామం బృహద్వామం బృహద్వామం వామభ్యవామం వామం వామం వామం బృహద్వామం బృహద్వామం అయానశ్చాయ తాభవదయ అయాదాయ తాయా బృహద్వామం బృహద్వామం బృహద్ వామా బృహద్వామం బృహద్వామం బృహద్వామం ఔహోయ వామహాయ తాతో వాజా యాగారాహవ ప్రమాచాదా రుద్రహతి వృద్రహ్రాదోహ క్రాదోహ క్రాదోహ వజ్రేణ సతపర్వాణా హౌ హౌ హౌ సన్వానవ సన్వానవ అనానవ అనానవ అనానవ మారుత విశ్వస్మాద్ విశ్వస్మాద్ రోవాయ్ ద్రోవాహాయ ఆవో హావ్ ఆ యే అవ్యాస్యా ఇదమారజాయ జా తురేదమేవ నాగో వాహ ఆయింద్రజ్యం రేహత పాదే పాదే పాదే దివా పాదే పాదే పాదే అంతరిక్ష పాదే పాదే పాదే పార్థివ శ్యా పాదే పాదే పాదే అపామోషే నాం పాదే పాదే పాదే విశ్వాస భూత శ్యా పాదే పాదే పాదిర్దేవ పదేరంతరేక్ష పదే పార్థివ పదేరాపామోషదీనా పదర్విశ్వాస భూత సువర్జ్యోతి ఆయుశ్చర్జ్యోతి ృత్తమం వరుణ పాశమాత్మాత్మం విమజ్రమయ సాయంతృదయ్యాయక్షర్యోదే ఓహే ఇంద్రన్నరే తాంతయ్యోనజాస్త సహస్రవ శ్రకామాయ ఆ గోమదాయ ఓహ